శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది. శ్రీ అభీతిస్తవ అభీతిరిహయజ్జుషాం యదవధీరితానాం భయం భయాభయవిధాయినో జగతియన్నిదేశే స్థితాః తదేతదతిలంఘితద్రుహిణ శంభుశక్రాదికం రమాసఖమధీమహే కిమపి రంగధుర్యం మహః. అభీతిరిహ యజ్జుషాం యదవధీరితానాం భయం భయాభయవిధాయినో జగతియన్నిదేశే స్థితాః తదేతదతిలంఘితద్రుహిణ శంభుశక్రాదికం రమాసఖమధీమహే కిమపి రంగధుర్యం మహః. దయాశిశిరితాశయా మనసి మే సదా జాగ్రియుః. శ్రియాధ్యుషితవక్షసశ్రితమరుద్వృధాసైకతాః జగద్దురితఘస్మరా జలధిడింబఢంబస్పృశః సకృత్ప్రణతరక్షణ ప్రతితసంవిదః సంవిదః. యదద్యమితబుద్ధినా బహుళమోహభాజామయా గుణగ్రథితకాయవాంగ్మనసవృత్తివైచిత్యతః అతర్కితహితాహితక్రమవిశేషమారభ్యతే తదప్యుచితమర్చనం పరిగృహానరంగేశ్వర. మరుత్తరనిపావకత్రిదశనాథకాలాదయః స్వకృత్యమధికుర్వతే త్వదపరాధతో బిభ్యతః. మహత్కిమపి వజ్రముద్యతమివేతి యచ్చూయతే తరత్యనఘతద్భయం యయ్యతావకస్థావకః. భవంతమిహ యస్వధీ నియతచేతనాచేతనం పనాయతి నమస్యతి స్మరతి వక్తి పర్యేతి వా గుణం కమపి వేతి వా తవ గుణేశ గోపాయితుః. కదాచన కుతశ్చన క్వచన తస్య న స్యాద్భయం. స్థితే మనసి విగ్రహే గుణిని ధాతు సామ్యే సతి స్మరేదఖిల దేహినం యైహ జాతు చిత్వామజం. తయైవ ఖలు సంధయా తమథ దీర్ఘ నిద్రావశం స్వయం విహిత సంస్మృతిర్నయసి ధామ నైశ్రేయసం. రమాదయిత రంగభూ రమణ కృష్ణ విష్ణోహరే త్రివిక్రమ జనార్దన త్రియుగనాథ నారాయణ. ఇతీవ శుభదాని యః పఠతి నామ ధ్యేయాని తే న తస్య యమవశ్యత నరకపాత భీతిః కుతః. కదాచిదపి రంగభూ రసిక యత్ర దేశే వశీ త్వదేక నియతాశయస్త్రిదశ వందితో వర్తతే తదక్షత తపోవనం తవ చ రాజధానీ స్థిరా సుఖస్య సుఖమాస్పదం సుచరితస్య దుర్గం మహతే. త్రివర్గపథవర్తినాం త్రిగుణలంఘనోద్యోగినాం ద్విషత్ప్రమథనాథినాం అపి చ రంగదృశ్యోదయాః స్ఖలత్సమయకాతరీ హరణజాగరూకాః ప్రభో కరగ్రహణ దీక్షితాః కైవతేన దివ్యా గుణాః. బిభేతి భవభృత్ ప్రభో త్వదుపదేశ తీవ్రౌషధాత్ కదధ్వర సదుర్విషే బలిష భక్షవత్ ప్రీయతే. అపథ్య పరిహారధీ విముఖమిత్థమాకస్మికీ తమప్యవసరే క్రమాదవతి వత్సలా త్వద్దయా. അപാർത്ഥൈതി നിശ്ചിത പ്രഹരണാദി യോഗസ്തവ സ്വയം വഹസി നിർഭയസ്തദഭിരംഗ പൃഥ്വീധര സ്വരക്ഷണമിവാഭവത് പ്രണതരക്ഷണം താവകം യഥാർത്ഥ പരമാർത്ഥവിൻ നിയതമന്തരാത്മേതി തേ ലഭിഷ്ട സുഖസംഗതൈ സ്വകൃതകർമ്മ നിർവർത്തിതൈഃ കളത്ര സുത സോദരാനുചര ബന്ധു സംബന്ധിഭിഃ ധന പ്രഭൃതികൈരപി പ്രചുര ഭീതി ഭേദോത്തരൈഃ ന ബിഭ്രതി ധൃതിം പ്രഭോ ത്വദനുഭൂത ഭോഗാർത്ഥിനഃ ന വക്തുമപി ശക്യതേ നരക ഗർഭവാസാദികം വപുശ്ച ബഹുധാതുകം നിപുണ ചിന്തനേ താദൃശം ത്രിവിഷ്ടപമുഖം തഥാ തവ പദസ്യ ദേദീപതഃ കിമത്ര ന ഭയാസ്പദം ഭവതി രംഗ പൃഥ്വീപതേ ഭവന്തി മുഖഭേദതോ ഭയനിദാനമേവ പ്രഭോ ശുഭാശുഭ വികൽപിത ജഗതി ദേശ കാലാദയഃ ഇതി പ്രചുര സാധ്വസേ മയി ദൈഷ്യസേ ത്വം ന ചേത് കയിത്ഥമനുകമ്പിത ത്വദനുകമ്പനീയശ്ച കഃ സകൃത് പ്രപദന സ്പൃശാമഭയദാന നിത്യം വ്രതീ ന ച ദ്വിരഭിഭാഷസേ ത്വമിതി വിശ്രുത സ്വോക്തിതഃ യഥോക്തകരണം വിദുസ്തവ തു യാതു ധാനാദയഃ കഥം വിതഥമസ്തു തത്കൃപണ സാർവഭൗമേ മയി അനുക്ഷണ സമുത്ഥിതേ ദുരിതവാരിധൌ ദുസ്തരേ യദി ക്വചന നിഷ്കൃതിർഭവതി സാപി ദോഷാവിലാ തദിത്ഥമഗതൌ മയി പ്രതിവിധാനമാധീയതാം സ്വബുദ്ധി പരികൽപിതം കിമപി രംഗ ദുര്യത്വയാ വിഷാദ ബഹുലാദഹം വിഷയവർഗതോ ദുർജയാത് ബിഭേമി വൃചിനോത്തര സ്വദനുഭൂതി വിച്ഛേദതഃ മയാ നിയതനാതവാ നയമിതി ത്വമർത്ഥാപയൻ ദയാധന ജഗത്പതേ ദൈതരംഗ സംരക്ഷമാം നിസർഗ നിരനിഷ്ഠത തവ നിരംസ ശ്രൂയത്തെ തത സ്ത്രീയുഗ സൃഷ്ടിവദ്ഭവതി സംഹൃതി ക്രീഡിതം തഥാപി ശരണാഗത പ്രണയഭംഗ ഭീതോ ഭവാൻ മദിഷ്ട നിഹയദ്ഭവേത് കിമപി മാസ്ത തജ്ജീഹപത് കയാധു സുതവായസദ്വിരത പുംഗവദ്രൗപദീ വിഭീഷണ ഭുജംഗമവ്രജഗണാംബരീഷാദയഃ ഭവത്പദസമാശ്രിത ഭയവിമുക്തിമാപുര്യഥാ ലഭേ മഹി തഥാ വയം സപദി രംഗനാഥത്വയാ ഭയം ശമയ രംഗധാമ്യനിതരാഭിലാഷസ്പൃശാം ശ്രിയം ബഹുലയ പ്രഭോ ശ്രുതവിപക്ഷമുന്മൂലയ സ്വയം സമുദിതം വപുസ്തവ നിശാമയന്തഃ സദാ വയം ത്രിദശ നിർവൃത്തിം ഭുവി മുകുന്ദ വിന്ദേമഹി ശ്രിയഃ പരിഭൃഡേ ത്വയി ശ്രുതജനസ്യ സംരക്ഷകേ സദദ്ഭുത ഗുണോദധാ വിധി സമർപ്പിതോയം ഭരഃ പ്രതിക്ഷണമതഃ പരം പ്രഥയരംഗധാമാദിഷു പ്രഭുത്വമനുപാധികം പ്രതിതഹേതിഭിർഹേതിഭിഃ കലിപ്രനിധിലക്ഷണൈഃ കലിതശാക്യലോകായതൈഃ തുരുഷ്കയവനാദിഭിർജഗതി ജൃംഭമാനം ഭയം പ്രകൃഷ്ടനിജശക്തിഭിഃ പ്രസഭമായുധൈഃ പഞ്ചഭിഃ ക്ഷിതിത്രിദശ രക്ഷകൈ ക്ഷഭയരംഗനാഥക്ഷണാത് തിതി പ്രഭവ ദേഹഭിദ്ദഹന സോമ സൂര്യാത്മകം തമഃ പ്രമഥനം പ്രഭോ സമുദിതാസ്ത ബൃന്ദം സ്വതഃ സ്വവൃത്തിവശവർത്തി തത്രിദശ വൃത്തിചക്രം പുനഃ പ്രവർത്തയതു ധാമ്നിതേ മഹതി ധർമ്മചക്രസ്ഥിതിം. మను ప్రభృతి మానితే మహతిరంగ ధామాదికే దను ప్రభవ దారుణైర్దరముదీర్యమానం పరైః ప్రదృష్ట గుణకశ్రియా వసుధయా చ సంధుక్షితః ప్రయుక్త కరుణోధతి ప్రశమయస్పశక్త్యా స్వయం భుజంగమ విహంగమ ప్రవర సైన్యనాథా ప్రభో తథైవ కుముదాదయో నగర గోపుర ద్వారపాః అచింత్య బల విక్రమాస్త్వమివ రంగ సంరక్షకాః జితంత ఇతి వాదినో జగదనుగ్రహే జాగ్రతు విధి త్రిపురమర్ధన త్రిదశ పుంగవః పావకః యమ ప్రభృతయోపి యద్విమత రక్షణే న క్షమాః రిరక్షిషతి యత్ర చ ప్రతిభయం న కించిత్ క్వచిత్ సనః ప్రతిభటాన్ ప్రభో శమయరంగధామాదిషు సకైఠభతమో రవిర్మధుపరాగ ఝంఝామరుత్ హిరణ్యగిరిధారణస్ఫుటితకాలనేమిద్రుమః కిమత్ర బహునా భజద్భవపయోధిముష్టిన్ధయః త్రివిక్రమ భవత్క్రమః క్షిపతు మంక్షురంగద్విషః యతి ప్రవర భారతీ రసభరేణ నీతం వయః ప్రఫుల్ల ఫలితం శిరః పరమిహ క్షమం ప్రార్థయే నిరస్త రిపు సంభవే క్వచన రంగ ముఖ్యే విభో పరస్పర హితైషిణాం పరిసరేషు మాం వర్తయ యతి ప్రవర భారతీ రసభరేణ నీతం వయః ప్రఫుల్ల ఫలితం శిరః పరమిహ క్షమం ప్రార్థయే నిరస్త రిపు సంభవే క్వచన రంగ ముఖ్యే విభో పరస్పర హితైషిణాం పరిసరేషు మాం వర్తయ ప్రబుద్ధ గురు వీక్షణ పతిత వెంకటేశోద్భవాం ఇమాం అభయ సిద్ధయే ఫటతరంగ భర్తు స్తుతిం భయం త్యజత భద్రమిత్యభిదధత్సవః కేశవః స్వయం ఘన ఘృణా నిధిర్గుణగణేన గోపాయతి ప్రబుద్ధ గురు వీక్షణ పతిత వెంకటేశోద్భవాం ఇమాం అభయ సిద్ధయే ఫటతరంగ భర్తు స్తుతిం భయం త్యజత భద్రమిత్యభిదధత్సవః కేశవః స్వయం ఘన ఘృణా నిధిర్గుణగణేన గోపాయతి కపితాతిగజమ్మాయ కంద్యానగుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంతగురవే నమః. శ్రీ అభీతిస్తవః సమాప్తః.